83 హ్రీంపద ప్రియ సం ధా హ్రీంపద ప్రియ పద్యతే గమ్యతే జ్ఞాయతే అనేనేతి పదం పద్యతే గమ్యతే ప్రాప్యత ఇతివా పదం శంకర 12 నుంచి 22 వరకు 169 శంకర గ్రంథరత్నావళి హ్రీంకారగ్య మంత్రావేవ తంగా తద్దేవత ప్రకాశక స్వేన తస్యాం సక్ తత్వాత్ సక్తం పదం ఇతి తల్లక్షణత్వాత్ తథా ప్రథమం వ్యాఖ్యానం హకార హ్రేఫేకారానుస్వార నాం నిర్ణానాం సమష్టి స్వరూపేణ సముదాయాత్మకత్వాత్ వర్ణ సముదాయ పదం ఇత్యపి పదలక్షణవత్వమస్యపి ఘటతే యుపురశ్చర్యావతాం స్వదేవత సాక్షాత్కార ద్వారా సకల పురుషార్థ ప్రాపకత్వాత్ ద్వితీయ వ్యాఖ్యానం తథా కృతం తస్మిన్ ప్రియా ప్రీతిమతిత్యర్థ ఓం హ్రీంపద ప్రియాయే నమః ఆం వి పద్యతే అనగా దేనిచేత తెలుసుకొనబడు చున్నదో అది పదమనబడును లేక దేనిచేత పొందబడుచున్నదో అది పదము హ్రీంకారము మంత్రానయవము హ్రీం బీజము తదేవత ప్రకాశకముగా పరదేవత యందు శక్తమైయున్నది శక్తం పదం అని పదలక్షణముగాను పై రీతిగా మొదటి జ్ఞాయతే తెలుసుకొనబడుచున్నదను వ్యాఖ్యానము చేయబడినది హకార శ్రేష్ఠ ఈకార అనుస్వార నణములు సమష్టిగా సముదాయాత్మక మగుట వలన నన సముదాయము పదము అను పదలక్షణ సత్వము ఈ హ్రీం బీజమునకు ఉపపన్నమగును మంత్రపురశ్చర్య చేయునట్టి ఉపాసకులకు శ్రేష్ట దేవతా సాక్షాత్కారము ద్వారా సకల పురుషార్థముల నొసంగునదగుట వలన రెండన వ్యాఖ్యానము స్క్రాప్యతే పొందబడుచున్నదను వ్యాఖ్యానము 170 లలితా త్రిశతి భాష్యం చేయబడినది ఆ హ్రీం బీజమునందు ప్రీత్యతిసేము గలదగుటం జేసి జగన్మాత యగుదేవికి హ్రీంపద ప్రియాయను నామమన్వర్థము